తిరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలేనిది చిన్నోడి బండి. తిరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలేనిది చిన్నోడి బండి. తొట్టిలో ఉన్నాడు జగముండి, మాడి దూకుడికి ఆగలేదు తప్పుకోండి. తిరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలేనిది చిన్నోడి బండి. వయసులోనే ఉన్నది దూకుడన్నది, దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది. వయసులోనే ఉన్నది దూకుడన్నది, దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది. చిన్నదాన్ని చేతిలో చిరతలున్నవి, ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి. చిన్నదాన్ని చేతి హద్దులన్నీ సద్దులేని ముద్దులతో చెరిగిపోతవి. తందన తన తందన్న ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలే లేనిది చిన్నోడి బండి. ఎగిరి పడుతున్నాయి కోడి గిత్తలు, అవి ఏ నాడో మోయాలి మోపెడంతలు. ఎత్తు పల్లం చూస్తేనే ఇన్ని గంతులు, మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు. ఎత్తు పల్లం చూస్తేనే ఇన్ని గంతులు, మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు. దసారి గరి సన్నిద ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలేనిది చిన్నోడే బండి. ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలేనిది చిన్నోడి బండి. తొట్టిలో ఉన్నాడు జగముండి, వాడి దూకుడికి ఆగలేదు తప్పుకోండి.